கொடுத்து விளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பிண்ண கொங்க மேல் வைத்து கிடந்த மலர்மார்பாவாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன்மணாளனை எத்தனை போதும் துயிலழவொட்டாய்கான் எத்தனை ஏறும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகவேலோர் எம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ 19வ பாசுரம் குத்துவிளக்கு அனே பாசுரம். ఈ పాసురం చక్కని అతి ఆశ్చర్యమైనటువంటి ఒక శాస్త్రార్థాన్ని మనకు ఉపదేశిస్తూ ఉంది. దివ్య దంపతులు అని కీర్తింపబడే శ్రీ మహావిష్ణు, శ్రీ మహాలక్ష్మి వాళ్ళిద్దరూ మన పోటీ భక్తులను వాళ్ళు పోటీ వేసుకుని మనను రక్షిస్తున్నారట. వాళ్ళు ఆ శ్రీతర్క్ మారి మారి ఒరువర్కొరువర్ పరిందు నోక్కుగయాలే నమకు తంజమాయిరుపదొరు మిథునం ఉండు అని మన పూర్వాచారులు అన్నారు. అంటే ఆశ్రయించిన వాళ్లను పోటీ వేసుకుని వాళ్లు మనను రక్షిస్తూ ఉన్నారట. ఇది ఎలా ఉంది అంటే, వేదాంత దేశికులు వారు అన్నారు, శ్రీ వైష్ణవ ఆచార్యులు వారు, భగవంతుడు రంగనాథస్వామి యొక్క ఆ పాదుక వేసుకుని ఆయన నడుస్తూ వస్తున్నారట. నడిచినప్పుడు ముందు ఒక పాదాన్ని మనం పెట్టిన వెంటనే మరో పాదం దానికి ముందు అది పైకి ముందు వెళుతుంది. మళ్ళా పెట్టిన పాదం మళ్ళా దానికి ముందు ఈ పాదం పెడతారు. అందువల్ల నడిచి వెళ్లేవాళ్ళు వాళ్ళు ఒక పాదాన్ని ముందు పెట్టిన వెంటనే మరో పాదం దానికి ముందు ఆ పాదాన్ని పెట్టి అటు నడిచిపోతూ ఉంటారు కదా, ఆ మాదిరిగా ఆ రెండు పాదం వలె ఆ భగవంతుడు అమ్మవారు ఇద్దరు మారి మారి మనను రక్షిస్తూ ఉన్నారట. అందువల్ల అటువంటి దివ్య దంపతులను మనం కీర్తించాలి కదా అనే భావంతో అండాళ్ ఈ పాసురాన్ని పాడుతూ ఉన్నారు. మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవ పితామే అని దేశికులు వారు శ్రీస్తుతిలో చెప్పడం జరుగుతుంది. అటువంటి దివ్య దంపతులు వాళ్లకు సంబంధించినటువంటి పాసురం. అది మాత్రం కాదు, శ్రీకృష్ణుడు తమ మేనమామ కూతురు నీలాదేవిను పెళ్లి చేసుకుని ఉన్నారు. అంటే నీలాదేవి అతిరూప సుందరి, ఆమెను శ్రీకృష్ణుడు ఎలా పెళ్లి చేసుకున్నారంటే, శ్రీకృష్ణుని యొక్క మేనమామ కుంభుడు అనేవాడు తమ ఇంట్లో ఉండిన 7 ఎద్దులు దాన్ని ఎవరైతే కట్టుబాట్లో ఉంచుతాడో అతనికే నా కూతుర్ని పెళ్లి చేసి ఇస్తానని కన్యాశుల్కంగా పెట్టినాడు. ఆ 7 ఎద్దులను కట్టుబాట్లో ఉంచడం అంటే శ్రమసాధ్యమైన కార్యం అది. దీన్ని వర్ణించిన మన పూర్వాచారులు ఒక మాట అన్నారు, కుంభకోణం పక్కన పుళ్ళభూదంగుడి అని ఒక దివ్యదేశం ఉంది. ఆ దివ్యదేశంలో ఉండే స్వామి బల్విల్ రామన్, అంటే రాములు వారి దేవస్థానం. ఆ రాములు వారిని గురించి స్తోత్రించడానికి ఆ ఊరు వెళ్లారు తిరుమంగయ్యాళ్వారు. ఆ భగవంతుణ్ణి సేవించే సమయంలో, మంగళాశాసనం చేసే సమయంలో, ఆ భగవంతుడు కృష్ణావతార కాలంలో స్థూపించిన దివ్య లీల ఆయన గుర్తుకొచ్చినది. ఆ నీలాదేవిను ఆయన వివాహం చేసే ముందుగా 7 ఎద్దులను కట్టుబాట్లో ఉంచే కార్యం అది ఎలా ఉంది అంటే, పెరియమాచాన్ పిళ్ళై అనేటువంటి ఒక మహనీయుడు, దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం రాసిన మహానుభావుడు, ఆయన ఇలా అన్నారు. కాంచీపురంలో కామాక్షియమ్మ గుడిలో ఒక కోనేరు ఉంది. ఆ కోనేట్లో 3 శూలం నాటబడి ఉంది, 3 శూలం. ఎవరైనా ఒక యువకుడు తమకు ఒక కార్యం సిద్ధించాలంటే 3 శూలానికి అవతల దూగితే అతనికి కార్యం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడు చేసిన ఈ కార్యం ఆ విధంగా ఉండిందట. అటువంటి ఆ నీలాదేవి విషయంగా ఈ పాసురం ఉంది. పాసురార్థానికి వస్తాం. కుత్తుబిడకెరియ కొట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తన్ర పంచశయనత్తిన్ మేలేరి నీలాతుంగ స్తనగిరి తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం అని తిరుప్పావై ధ్యాన శ్లోకంలో ఏ విషయం చెప్పబడిందో ఆ విషయాన్ని ఇక్కడ స్మరిస్తున్నారు అంటాడు. కుత్తు విడక్కెరియ, దీపములు వెలుగుచుండగా, అంటే భగవంతుడు ఉండే చోట, అమ్మవారు ఉండే చోట మంగళ దీపం ప్రకాశిస్తుంది ఉంటుంది కదా. తయాస రాజర్షి సుతో బీరామయ సమే ఇవాన్ ఉత్తమ రాజ కన్యయ అతీవ రామః సుశుభేతి కామయ విభుస్త్రియా విష్ణురివామరేశ్వరః. శ్రీమద్ రామాయణంలో బాలకాండంలో వాల్మీకి వర్ణించినట్టు ఆ నీలాదేవి ఆ శ్రీకృష్ణునికి ఒకనొక ప్రకాశదాయకమైనటువంటి మంగళ దీపంలాగా ఆమె ఉన్నారట. కుత్తు విళక్కు ఎరియ, ఆ విధంగా ఆ మంగళదీపం ప్రకాశించగా, కొట్టుకాల్ కట్టిల్ మేల్, ఒకనొక ఆ పరుపు పైన ఆ ఏనుగు యొక్క దంతములను విరిచి దాన్ని తీసుకుని వచ్చి దాన్ని పాదముగా నిర్మాణం చేసి చేయబడినటువంటి అతి ఆశ్చర్యమైనటువంటి ఒకనొక పరుపు అట. వీరపత్ని కనుక ఈమె శయనించే ఆ మంచం ఆ విధంగా ఉండాలి కదా. గజం వా వీక్ష్య సింహం వా వ్యాఘ్రం వాపి వరానన నాహారయతి సంత్రాసం బాహూ రామస్య సంశ్రిత అని రామాయణంలో వీరపత్నిగా ఆ సీతాదేవిని గురించి వర్ణించినప్పుడు ఆ సీతమ్మ అడవిలో ఏనుగును చూసి భయపడలేదు, సింహాన్ని చూసి భయపడలేదు, వేటపులిని చూసి భయపడలేదు. ఎందువల్లంటే ఆ వీరుడు రఘువీరుడు ఆ రాముల వారి యొక్క ఆ బాహు పరాక్రమాన్ని ఎదురు చూస్తూ నిలిచి ఉన్నటువంటి ఆవిడ అని ఆ విధంగా వీరపత్నిగా సీతమ్మను వర్ణించినట్టు అక్కడ ఇక్కడ కూడా అదేవిధంగా వర్ణిస్తున్నారు. కొట్టుకాల్ కట్టిల్ మేల్, ఆ పరుపు ఎలా ఉంది అంటే మెత్తెన్ర మృదువుగా ఉందట. ఆ పరుపు ఎలా ఉండాలనో ఆ విధంగా ఉందట. పంచశయనం అంటారు దీన్ని. ఐదు ఆ గుణములు గల శయనం ఇది. అంటే సౌందర్యం, శైత్యం, మార్దవం, పరిమళం, ధావళ్యం వీటితో కూడి ఈ పంచశయనం ఉందట. దానిపైన ఈయన ఆ శ్రీకృష్ణుడు పడుకుని ఉన్నారు, అమ్మవారి నీలాదేవి కూడా పడుకుని ఉన్నారు. కొట్టుకాల్ కట్టిల్ మేల్ పంచశయనత్తిన్ మేల్ ఏరి, దానిపైన ఎక్కి అని అన్నారు. దానిపైన ఎక్కి పడుకుని ఉన్నారని. ఇక్కడ పైన ఎక్కి ఎందుకు చెప్పాలా అంటే ఒకనొక శాస్త్రార్థం ఇక్కడ చెప్పబడుతుంది. పర్యంక విద్య అని వేదాంతంలో ఒకటి చెప్పబడి ఉంది. కౌశీతకి ఉపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో పాదేన అధ్యారోహతి అని ఒక మంత్రం ఉంది. ఆ మంత్రార్థాన్ని ఇక్కడ అండాళ్ మనకు తెలియపరుస్తూ ఉన్నారట. భగవంతుడు శ్రీవైకుంఠంలో ధర్మాధిపీఠం అనేటువంటి సింహాసనంలో ఆయన కూర్చుని ఉన్నారు. అంటే ఆ సింహాసనం సాక్షాత్ ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు పైన తమ పాదాన్ని బట్టి ఎక్కుతున్నట్టే ముక్తాత్మ. ఆ ముక్తాత్మ పాదేన అధ్యారోహతి అని ఉంది. ఆ ముక్తాత్మ ఆ విధంగా ఎక్కే ప్రకారాన్ని ఆ ఉపనిషత్ వర్ణిస్తుంది. ఆ విషయాన్ని చెప్పాలి అని అండాళ్ ఈ విధంగా చెప్తున్నారు. కొత్తలరు పూంగుళల్ నప్పిణ్ణై కొంగై మేల్ వైత్తుక్కడంద మలర్ మార్భా వాయ్ తిరవాయి, అటువంటి ఆ శయనం పైన అంటే పంచశయనం మీద శయనించి ఉన్నారు నీలాదేవి. గుత్తు గుత్తులుగా వికసించిన పూలను ధరించిన కేశభారములు గల ఆ నీలాదేవి అని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆ నీలాదేవితో ఏకాంతంగా శ్రీకృష్ణుడు శయనించి ఉన్నారట. అటువంటి మలర్ మార్భా వాయితీరవాయి, ఒక మాట నోరు తెరిచి నువ్వు మాట్లాడరాదా, ఎందుకంటే నువ్వు నోరు తెరిచి మాట్లాడితే అది మంచి మాటగా కదా ఉంటుంది. వరాహావతార కాలంలో అహంస్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం అని మాట్లాడినావు. చిన్న వయస్సులో కృష్ణారామ గోవింద అని చెప్తూ ఉండండి, వయసైన కాలంలో నోరు తెలిసి మీకు ఆ విధంగా చెప్పడం కాని పరిస్థితి కలిగితే నేను ఉన్నాను మిమ్మల్ని సద్గతికి వెళ్లేటట్టు చేయడానికి అని అన్నారు. అటువంటి ఆ నోటితో మంచి మాటను చెప్పకూడదా. వాయి తిరవాయి మైత్తడం కన్నీనాయి, కాటుల చేత ఆ అలంకరింపబడిన నేత్రములతో కూడినటువంటి ఓ నీలాదేవి, నీయుం ఉన్మనాళనై, నువ్వు నీ యొక్క ఆ భర్తగా ఉండే ఆ శ్రీకృష్ణుణ్ణి ఎత్తనై బోధు తొయిలొట్టాయిగాన్, ఆయన లేస్తే కూడా లేవకుండా నువ్వు చేస్తున్నావా, ఎందుకు ఇలా చేస్తున్నావు. ఎత్తన ఏలుం పిరివాత్ర హిల్లాయాల్, అతని యొక్క విరహాన్ని సహించడం నీ వల్ల కాలేదా. తత్వమన్రు తహవేలోరెంబావాయ్, ఇది నీ యొక్క స్వరూపానికి తగినది కాదు. తహవేలోరెంబావాయ్, నీ యొక్క స్వభావానికి తగినది కాదు. తల్లి నీలాదేవి, నీ యొక్క స్వరూపం ఎటువంటిది. రాజ సంశ్రయ వస్యానాం కుర్వంతీనాం పరాజ్ఞయ విధేయానాంచ దాసీనాం కక్కుప్యేతు వానరోత్తమ అని సీతమ్మ ఆంజనేయ స్వామి ఎదురుగా చెప్పినప్పుడు, అంజనేయ అందరినీ సంహారం చేస్తామంటున్నావు నువ్వు, అలా చెప్పడం న్యాయం కాదు, వాళ్లంతా యజమాన విశ్వాసంతో జీతం తీసుకొని ఆ రావణునికి పనిచేసిన వాళ్లు. అటువంటి రాక్షసులను సంహారం మనం చేయకూడదు, వాళ్ల విషయంలో కోపం పడకూడదు అని చెప్పినటువంటి ఆ స్వరూపం అమ్మవారి యొక్క స్వరూపం. అది మాత్రం కాదు, నకశ్చిన్నాపరాధ్యతి, లోకంలో తప్పు చేయకుండా ఉండేవాడు ఎవరైనా ఒకరు ఉన్నారా అని చెప్పినటువంటి ఆ అమ్మ సీతమ్మ. అది మాత్రం కాదు, అమ్మ యొక్క స్వభావం ఎటువంటిది అంటే, ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మైచిత్ అంజలిబరం వహతే వితీర్య అస్మై నకించిత్ ఉచితం కృతమిత్యతాంబ త్వం లజ్జసే కథయ కోయం ఉదారభావ అని శ్రీగుణరత్న కోశంలో శ్రీ పరాశర భట్టర్ స్వామి చెప్పినట్టు, భక్తులకు వాళ్లు కోరిన దాని అన్నిటిని ఇచ్చి కూడా పూర్తిగా ఇచ్చినానా అని అమ్మ చూస్తూ ఉంటారట. ఎటువంటి స్వభావం నీది అని మహాలక్ష్మిని అడుగుతున్నారు, శ్రీరంగ నాచ్యారును అడుగుతున్నారు పరాశర భట్టర్ స్వామి. అందువల్ల అటువంటి అమ్మవారి యొక్క స్వరూపం, అమ్మవారి యొక్క స్వభావం రెండింటిని ఇక్కడ అండాళ్ చక్కగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల మాకు నువ్వు అనుగ్రహం చేయాలి అని అండాళ్ నీలాదేవి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అఖిల జగన్మాతరం అని, అశరణ్య శరణ్యామని, దేవదేవ దివ్య మహిషీమని ఏ అమ్మవారిని కీర్తిస్తారో అటువంటి అమ్మవారు నీలాదేవిగా ఇక్కడ ఉన్నారు. ఆ నీలమ్మ ఎదురుగా ఆండాళ్ చేసిన ప్రార్థన ఈరోజు భాసురం. ఆండాళ్ తిరువడిహళే శరణం.